కృష్ణ యజుర్వేదే క్రమపాఠే సప్తమకాండే ప్రథమ ప్రశ్న ప్రారంభ. ఓం ప్రజననం జ్యోతి ప్రజననమితి ప్రాజననం జ్యోతిరగ్ని అగ్నిర్దేవతానాం దేవతానాం జ్యోతి జ్యోతిర్విరాట్ విరాట్ ఛందసాం విరాట్ వీరాట్ ఛందసాం జ్యోతి జ్యోతిర్విరాట్ విరాట్ వాచ విరాట్ వీరాట్ వాచోగ్నౌ అగ్నౌ సంతిష్టతే తిష్టతే విరాజం విరాజమవి విరాజమితి వీరాజం అవి సంప్రద్యతే పద్యతే తస్మాత్ తస్మాత్ తజ్జ్యోతి జ్యోతిరుచ్యతే ఉచ్యతే ద్వౌ ద్వౌ స్తోమౌ స్తోమౌ ప్రాతస్సవనం ప్రాతస్సవనం వహత ప్రాతస్సవనమిది ప్రాత సవనం వహతో యథా ప్రాణ ప్రాణశ్చ ప్రాణైతి ప్రాణ చాపాన అపానశ్చ అపానైత్యపాన షడ్వౌ ద్వౌ మాధ్యందినం మాధ్యందినకం సవనం సవనం యథా చక్షుశ్చ శ్రోత్రం శ్రోత్రం చద్వౌ ద్వౌ తృతీయ సవనం తృతీయ సవనం యథా తృతీయ సవనమితి తృతీయ సవనం యథా వాగ్ వాక్ చ ప్రతిష్టా ప్రతిష్టా చ ప్రతిష్ఠేతి ప్రతిష్టా చ పురుష సంవిత పురుష సంవితో వై పురుష సంవిత ఇది పురుష సంవిత వాష యజ్ఞ యజ్ఞోస్థూరి అస్థూరియం ఇం కామం కామం కామయతే కామయతే తమ్ తమేతేన ఏతేనాభి అభ్యశ్నుతే అశ్నుతే సర్వం సర్వం హి యస్థూరిణ అస్థూరిణాభ్యశ్నుతే అభ్యశ్నుతే అగ్నిష్టోమేన అభ్యశ్నుత ఇత్యపి అశ్నుతే అగ్నిష్టోమేన వై అగ్నిష్టోమేనేత్యగ్నే స్తోమేన వై ప్రజాపతి ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజా ఇది ప్రజా అసృజతా తా అగ్నిష్టోమేన అగ్నిష్టోమేనైవ అగ్నిష్టోమేనేత్యగ్నే స్తోమేన ఏవరి పర్యగృహ్ణాత్ అగృహ్ణాత్తాసాం తాసాం పరిగృహీతానాం పరిగృహీతానాం అశ్వతర పరిగృహీతానామిది పరిగృహీతానాం అశ్వతరోతి అత్యప్రవద అప్రవద తస్య తస్యానుహాయ అనుహాయ రేత అనుహాయేత్యనుహాయ రేత ఆదత్త తద్గర్దభే గర్దభే న్యమాడ్ అమాడ్ తస్మాద్ తస్మాద్గర్దభ గర్దభో ద్విరేతా ద్విరేతా అథో ద్విరేతా ఇది ద్విరేతా అథో ఆహు అథో ఇత్యథో ఆహుర్వటవాయా వడవాయాన్ని న్యమాడ్ అమార్డిది ఇది తస్మాద్ తస్మాద్వడవా వడవా ద్విరేతా ద్విరేతా అథో ద్విరేతా ఇది ద్విరేతా అథో ఆహు అథో ఇత్యథో ఆహురోషధీషు ఓషధీషుని న్యమాడ్ అమార్డిది ఇది తస్మాద్ తస్మాదోషధయ ఓషధయోనభ్యక్తా అనభ్యక్తా రేభంది అనభ్యక్తా ఇత్యనభివ్యక్తా రేభంత్యథో అథో ఆహు అథో ఇత్యథో ఆహు ప్రజాసు ప్రజాసుని ప్రజాస్విది ప్రజాసు యమార్డ్ అమార్డిది ఇది తస్మాద్ తస్మాద్యమౌ యమౌ జాయేతే జాయేతే తస్మాత్ జాయేతే ఇది జాయేతే తస్మాదశ్వతర అశ్వతరో న ప్రజాయతే జాయత ఆత్తరేత ఆత్తరేతాహి ఆత్తరేతరేతస్మాద్ తస్మాద్బర్హిషి బర్హిష్యనవలబ్ధ అనవలబ్ధ సర్వేదసే అనవలబ్ధ ఇత్యనవాలబ్ధ సర్వేదసే వా సర్వేదస ఇది సర్వేదసే వా సహస్రే సహస్రే వావగ్లబ్ధ అవగ్లబ్ధోపి అవగ్లబ్ధ ఇత్యవాగ్లబ్ధ అతి హ్యప్రవత అప్రవతయ ఏవం ఏవం విద్వాన్ విద్వానగ్నిష్టోమేన అగ్నిష్టోమేన యజతే అగ్నిష్టోమేనేత్యగ్ని సోమేన యజతే ప్రజాతా అజాతా ప్రజా ప్రజా జనయతి ప్రజా ఇది ప్రజా జనయతి పరి పరి ప్రజాతా ప్రజాతా గృహ్ణాది ప్రజాతా ఇది ప్రజాతా గృహ్ణాది తస్మాద్ తస్మాదాహో ఆహుర్జ్యేష్ఠయజ్ఞ జ్యేష్ఠయజ్ఞ ఇది జ్యేష్ఠయజ్ఞ ఇది జ్యేష్ఠయజ్ఞ ఇది ప్రజాపతి ప్రజాపతిర్వావ ప్రజాపతి ప్రజాపతి వావజ్యేష్ఠ జ్యేష్ఠ సహ సహి ఏతేన ఏతేనాగ్రే అగ్రే అయజత ప్రజాపతి ప్రజాపతిరకామయత ప్రజాపతి ప్రజాపతి రకామయత ప్రజాయేయ జాయేయేది ఇది సహ స ముఖత ముఖత త్రివృతం త్రివృతం నిహి త్రివృతమిది త్రివృతం నిరమిమీత అమిమీతతం తమగ్ని అగ్నిర్దేవత దేవతాను అన్వసృజ్యత అసృజ్యత గాయత్రీ గాయత్రీ ఛంద ఛందోరసంధనం రసంతరకం సామ రసంతరమితి రథంతరం సామ బ్రాహ్మణ బ్రాహ్మణో మనుష్యాణ మనుష్యాణమజ అజ పశూనా పశూనాస్మాత్ తస్మాత్ తే ముఖ్యాహ ముఖ్యాముఖద ముఖతో హి యసృజ్యంత అసృజ్యంతోరస ఉరసో బాహుభ్యాం బాహుభ్యాం పంచదశం బాహుభ్యామితి బాహోభ్యాం పంచదశం నిహి పంచదశమితి పంచాదశం నిరమిమీత అమిమీతతం అనింద్ర ఇంద్రో దేవత దేవతాను అన్వసృజ్యత అసృజ్యత త్రిష్టుప్ త్రిష్టుఛంద ఛందో బృహద్ బృహత్సామ సామరాజన్య రాజన్యో మనుష్యాణం మనుష్యాణమవి అవి పశూనా పశూనాం తస్మాత్ తస్మాత్ తే వీర్యావంత వీర్యావంతో వీర్యాత్ వీర్యావంత ఇది వీర్యావంత వీర్యాద్ధి అసృజ్యంత అసృజ్యంత మధ్యత మధ్యత సప్తదశం సప్తదశం నిహి సప్తదశమిది సప్తాదశం నిరమిమీత అమిమీతతం తమ్ విశ్వే విశ్వే దేవా దేవాదేవత దేవతాను అన్వసృజ్యంత అసృజ్యంత జగతి జగతి ఛంద ఛందో వైరూపం వైరూపకం సామ సామవైష్య వైశ్యో మనుష్యాణం మనుష్యాణం గావ రావ పశూనాం పశూనాం తస్మాత్ తస్మాత్ తే ఆద్యా ఆద్యా అన్నధానాత్ అన్నధానాద్ధి అన్నధానాదిత్యన్నధానాత్ అసృజ్యంత అసృజ్యంత తస్మాత్ తస్మాద్భూయాగుంస భూయాగుంసో అన్యేభ్యః అన్యేభ్యో భూయిష్ఠాః భూయిష్ఠా హి దేవతాః దేవతాను అన్వసృజ్యంత అసృజ్యంత పత్తః పత్త ఏక విగుంశం ఏక విగుంశం నిహి ఏక విగుంశమిత్యేక విగుంశం నిరమిమీత అమిమీతతం తమనుష్టుప్ అనుష్టుఛందః అనుష్టుమిత్యనోస్తుప్ ఛందోను అన్వసృజ్యత అసృజ్యత వైరాజం వైరాజగం సామ సామ శూద్ర శూద్రో మనుష్యాణం మనుష్యాణమశ్వ అశ్వ పశూనాం పశూనాం తస్మాత్ తస్మాత్తౌ తౌ భూత సంగ్రామిణౌ భూత సంగ్రామిణావశ్వ భూత సంగ్రామిణావిధి భూత సంగ్రామిణౌ అశ్వశ్చ చ శూద్ర శూద్రశ్చ చ తస్మాత్ తస్మాత్ శూద్ర శూద్రో యజ్ఞే యజ్ఞేనవగృప్తః అనవగృప్తో న అనవగృప్త ఇత్యనవగృప్తః నహి హి దేవతాః దేవతాను అన్వసృజ్యత అసృజ్యత తస్మాత్ తస్మాత్పాదౌ పాదావుప ఉపజీవతః జీవతః పత్తః పత్తో హి యసృజ్యేతాం అసృజ్యేతాం ప్రాణాః ప్రాణా వై ప్రాణా ఇది ప్రాణాః వై త్రివృత్ త్రివృదర్ధమాసాః త్రివృతి త్రివృత్ అర్ధమాసాః పంచదశ అర్ధమాసా ఇత్యర్ధమాసాః పంచదశ ప్రజాపతిః పంచదశ ఇది పంచాదశ ప్రజాపతిః సప్తదశ ప్రజాపతిరితి ప్రజాపతిః సప్తదశస్త్రయః సప్తదశ ఇది సప్తాదశ త్రయ ఇమే ఇమే లోకాః లోకా అసౌ అసావాదిత్యః ఆదిత్య ఏక విపుంశః ఏక విపుంశ ఏతస్మిన్ ఏక విపుంశ ఇత్యేక విపుంశః ఏతస్మిన్ వై వా ఏతే ఏతే శితాః శితా ఏతస్మిన్ ఏతస్మిన్ ప్రతిష్ఠితాః ప్రతిష్ఠితాయః ప్రతిష్ఠితా ఇది ప్రతిష్ఠితాః ఏవం ఏవం వేద వేద ఏతస్మిన్ ఏతస్మిన్నేవ ఏవ శ్రయతే శ్రయత ఏతస్మిన్ ఏతస్మిన్ ప్రతి ప్రతిష్టతి తిష్టతీతి తిష్టతి రాధస్సవనే వై రాధస్సవన ఇది ప్రాతః సవనే వై గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసా త్రివృతే త్రివృతే స్తోమాయ త్రివృత ఇది త్రివృతే సోమాయ జ్యోతి జ్యోతిర్దధర్ అధరేతి ఏది త్రివృతా త్రివృతా బ్రహ్మవర్చసేన త్రివృతేది త్రివృతా బ్రహ్మవర్చసేన పంచదశాయ బ్రహ్మవర్చసేనేది బ్రహ్మవర్చసేన పంచదశాయ జ్యోతి పంచదశాయేది పంచదశాయ జ్యోతిర్దధర్ అధరేతి ఏది సంచదశేన పంచదశేన ఓజసా పంచదశేనేది పంచదశేన ఓజసా వీర్యేణ వీర్యేణ సప్తదశాయ సప్తదశాయ జ్యోతి సప్తదశాయేది సప్తదశాయ జ్యోతిర్దధత్ దధతేతి ఏది సప్తదశేన సప్తదశేన ప్రజాపత్యేన సప్తదశేనేది సప్తాదశేన ప్రజాపత్యేన ప్రజననేన ప్రజాపత్యేనేది ప్రజాపత్యేన ప్రజననేనైక విపుంశాయ ప్రజననేనేది ప్రజననేన ఏక విపుంశాయ జ్యోతిః ఏక విపుంశాయేత్యేక విపుంశాయ జ్యోతిర్దధత్ దధతేతి ఏది స్తోమః స్తోమ ఏవ ఏవ తత్ తత్ స్తోమాయ స్తోమాయ జ్యోతిః జ్యోతిర్దధత్ దధతేతి ఏత్యథో అథో స్తోమే అథో ఇత్యథో స్తోమ ఏవ ఏవ స్తోమం స్తోమమభి అభిప్ర ప్రణయతి నయతి యావంత యావంతో వై వై స్తోమాః స్తోమాస్తావంత తావంతః కామాః కామాస్తావంత తావంతో లోకాః లోకాస్తావంతి తావంతి జ్యోతిగుంషి జ్యోతిగుష్యేతావత ఏతావదేవ ఏవ స్తోమాన్ స్తోమానేతావత ఏతావతః కామాన్ కామానేతావత ఏతావతో లోకాన్ లోకానేతావంది ఏతావంది జ్యోతిపుంషి జ్యోతిపిశ్యప అపరుంధే రుంధైతి రుంధే బ్రహ్మవాదినో వదంది బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంది సో యి మయ్యజేత యజేతయోగ్నిష్టోమేన అగ్నిష్టోమేన యజమాన అగ్నిష్టోమేనేత్యగ్ని స్తోమేన యజమానోథ సర్వస్తోమేన సర్వస్తోమేన యజేత సర్వస్తోమేనేతి సర్వస్తోమేన యజేతేతి ఇది యస్య త్రివృతం త్రివృతమంతర్యంతి త్రివృతమిది త్రివృతం అంతర్యంతి ప్రాణాన్ అంతర్యంతీత్యంతయంతి ప్రాణాగస్తస్య ప్రాణానికి ప్రాణాన్ అస్యాంత అంతర్యంతి ఇంది ప్రాణేషు ప్రాణేషు మే ప్రాణేషుది ప్రాణేషు నేపి అప్యసద్ అసదిది ఇది ఖలు ఖలు వై వై యజ్ఞేన యజ్ఞేన యజమాన యజమానో యజతే యజతే యస్య పంచదశం పంచదశమంతర్యంతి పంచదశమిది పంచాదశం అంతర్యంతి వీర్యం అంతర్యంతీత్యంతయంతి వీర్యం తస్యాంత అంతర్యంతి యంతి వీర్యే వీర్యే మే మేపి అప్యసద్ అసదితి ఇది ఖలు ఖలు వై వై యజ్ఞేన యజ్ఞేన యజమాన యజమానో యజతే యజతే యస్య సప్తదశం సప్తదశమంతర్యంతి సప్తదశమిది సప్తాదశం అంతర్యంతి ప్రజా అంతర్యంతీత్యంతయంతి ప్రజాంతస్య ప్రజామిది ప్రజా తస్యాంత అంతర్యంతి యంతి ప్రజాయాం ప్రజాయాం మే ప్రజామిది ప్రజాయాం మేపి అప్యసత్ అసదితి ఇది ఖలు ఖలు వై వై యజ్ఞేన యజ్ఞేన యజమాన యజమానో యజతే యజతే యస్యైక విపుంసం ఏక విపుంసమంతర్యంతి ఏక విపుంసమిత్యేక విపుంసం అంతర్యంతి ప్రతిష్టాం అంతర్యంతీత్యంతయంతి ప్రతిష్టాంతస్య ప్రతిష్టామిది ప్రతిష్టాం తస్యాంత అంతర్యంతి ఎంది ప్రతిష్టాయాం ప్రతిష్టాయాం మే ప్రతిష్టాయామిది ప్రతిష్టాయాం మేపి అప్యసత్ అసదితి ఇది ఖలు ఖలు వై వై యజ్ఞేన యజ్ఞేన యజమాన యజమానో యజతే యజతే యస్య త్రిణవం త్రిణవమంతర్యంతి త్రిణవమిది త్రిణవం అంతర్యంతృతూన్ అంతర్యంతీత్యంతయంతి ఋతోగుశ్చ చతస్య తస్య నక్షత్రియాణం నక్షత్రియాణం చ విరాజం విరాజమంత విరాజమితి వీరాజం అంతర్యంతి యంతృతుషు ఋతుషు మే మేపి అప్యసత్ అసన్నక్షత్రియాయా నక్షత్రియాయాం చ విరాజి విరాజీతి విరాజీతి వీరాజి ఇది ఖలు ఖలు వై వై యజ్ఞేన యజ్ఞేన యజమాన యజమానో యజతే యజతే యస్య త్రయస్త్రిపుంసం త్రయస్త్రిపుంసమంతర్యంతి త్రయస్త్రిపుంసమిది త్రయః త్రిపుంసం అంతర్యంతి దేవతాః అంతర్యంతీత్యంతయంతి దేవతాస్తస్య తస్యాంత అంతర్యంతి ఇంది దేవతాసు దేవతాసు మే మేపి అప్యసత్ అసదితి ఇది ఖలు ఖలు వై వై యజ్ఞేన యజ్ఞేన యజమాన యజమానో యజతే యజతేజ యో వై వై స్తోమానాం స్తోమానామవమం అవమం పరమతాం పరమతాం గచ్చంతం గచ్చంతం వేద వేద పరమతాం పరమతామేవ ఏవ గచ్చతి గచ్చతి త్రివృద్ త్రివృద్వై త్రివృజతి త్రయవృద్ వై స్తోమానాం స్తోమానామవమ అవమ త్రివృద్ త్రివృత్పరమ త్రివృజతి త్రయవృద్ పరమోయ ఏవం ఏవం వేద ఏద పరమతాం పరమతామేవ ఏవ గచ్చతి గచ్చతీతి గచ్చతి అంగిరసో వై వై సత్రం సత్రమాసద ఆసదతే తే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహర్గం లోకమాయన్ ఆయన్ తేషాం తేషాగం హవిష్మాన్ హవిష్మాగశ్చ చ హవిష్కృత్ హవిష్కృత్య హవిష్కృతి హవిహీకృత్ చాహీయేతాం అహీయేతాంతౌ తావకామయేతాం అకామయేతాగం సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమి యావ యావేతి ఇది తౌ తావేతం ఏతం ద్విరాత్రం విరాత్రమపశ్యతాం విరాత్రమిది ద్విరాత్రం అపశ్యతాంతం తమా ఆహరతాం అహరతాంతేన తేనాయజేతాం అయజేతాం గతః తదో వై వై తౌ తౌ సువర్గం స్వర్గం లోకం స్వర్గమిది సువహాగం లోకమైతాం ఐతాన్యః ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ విరాత్రేణ విరాత్రేణ యజతే విరాత్రేణేతి ద్విరాత్రేణ యజతే సువర్గం స్వర్గమేవ స్వర్గమిది సువహాగం ఏవ లోకం లోకమేతి ఏది తౌ తావైతాం ఐతాం పూర్వేణ పూర్వేణాన్నా అన్నాగచ్చతాం అగచ్చతాముత్తరేణ ఉత్తరేణాభిప్లవ ఉత్తరేణేంద్రిదోత్తరేణ అభిప్లవ పూర్వం అభిప్లవ ఇత్యభిప్లవ పూర్వమహ అహర్భవతి భవతి గతి పరిరుత్తరం ఉత్తరం జ్యోతిష్టోమ ఉత్తరమిత్యుదోత్తరం జ్యోతిష్టోమోగ్నిష్టోమ జ్యోతిష్టోమ ఇది జ్యోతి సోమ అగ్నిష్టోమ పూర్వం అగ్నిష్టోమ ఇత్యగ్ని సోమ పూర్వమహ అహర్భవతి భవతి తేజ తేజస్తేన ఏనావ అవరుంధే రుంధే సర్వస్తోమ సర్వస్తోమోదిరాత్ర సర్వస్తోమైతి సర్వస్తోమ అతిరాత్ర ఉత్తరం అతిరాత్రి రాత్ర ఉత్తరకం సర్వస్ ఉత్తరమిత్యుదోత్తరం సర్వస్యాద్యై ఆద్యై సర్వస్ సర్వస్యావరుద్ధ్యై అవరుద్ధ్యై గాయత్రం అవరుద్ధ్యా ఇత్యవరుద్ధ్యై గాయత్రం పూర్వే పూర్వేహన్ అహం సామ సామ భవతి భవతి తేజ తేజో వై వై గాయత్రీ గాయత్రీ గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం తేజ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం తేజ ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమాత్మన్ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం ఆత్మం ధత్తే ధందే త్రైష్ఠుభం త్రైష్ఠుభముత్తరే ఉత్తరవోజ ఉత్తర ఇద్యుదోదరే ఓజో వై వై వీర్యం వీర్యం దృష్టుగ దృష్టుగోజ ఓజ ఏవ వీర్యం వీర్యమాత్మన్ ఆత్మం ధత్తే ధందే రసందరం రసందరం పూర్వే రసంతరమితి రసందరం పూర్వేహన్ అహం సామ సామ భవతి భవతీయం ఇయం వై వైరసందరం రసందరమస్యాం రసందరమితి రసందరం అస్యామేవ ఏవ ప్రతి ప్రతిష్టతి తిష్టతి బృహద్ బృహదుత్తరే ఉత్తరేసౌ ఉత్తర విద్యుదోదరే అసౌ వై వై బృహద్ బృహదముష్యాం అముష్యామేవ ఏవ ప్రతి ప్రతిష్టతి తిష్టతి అదాహు ఆహు క్వ క్వ జగతి జగతి చానుష్టుబ్ అనుష్టుబ్ అనుష్టుబిత్యనోస్తుబ్ చేతి ఇది వైఖానసం వైఖానసం పూర్వే పూర్వేహన్ అహం సామ సామ భవతి భవతి తేన తేన జగత్యై జగత్యైన నైతి ఏది షోడశి షోడశ్యుత్తరే ఉత్తరే తేన ఉత్తర ఇత్యుదోత్తరే తేనానుష్టుభ అనుష్టుబోధ అనుష్టుభైత్యనోస్తుభ అథాహు ఆహుర్యత్ యత్సమానే సమానే అర్ధమాసే అర్ధమాసే స్యాతాం అర్ధమాస ఇత్యర్ధమాసే స్యాతామన్యతరస్ అన్యతరస్యాన్న అన్నో వీర్యం వీర్యమను అనుపద్యేత పద్యేతేది ఇత్యమావాస్యాయాం అమావాస్యాయాం పూర్వం అమావాస్యాయామిత్యమావాస్యాయాం పూర్వమహ అహర్భవతి భవద్యుత్తరస్మిన్ ఉత్తరస్మిన్నుత్తరం ఉత్తరస్మిన్నిద్యుదోధరస్మిన్ ఉత్తరం నానా ఉత్తరమిద్యుదోధరం నానైవ ఏవార్ధమాసయో అర్ధమాసయోర్భవత అర్ధమాసయోరిత్యర్ధమాసయో భవతో నానావీర్యే నానావీర్యే భవత నానావీర్యే ఇది నానావీర్యే భవతో హవిష్మన్నిధనం హవిష్మన్నిధనం పూర్వం హవిష్మన్నిధనమిది హవిష్మత నిధనం పూర్వమహ అహర్భవతి భవతి హవిష్కృన్నిధనం హవిష్కృన్నిధనముత్తరం హవిష్కృన్నిధనమిది హవిష్కృత నిధనం ఉత్తరం ప్రతిష్ఠిత్యై ఉత్తరమిత్యుదోదరం ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యై ఆపో వై వా ఇదం ఇదమగ్రే అగ్రే సలిలం సలిలమాసీత్ ఆసీత్ తస్మిన్ తస్మిన్ ప్రజాపతి ప్రజాపతిర్వాయు ప్రజాపతిరది ప్రజాపతి వాయుర్భూత్వా భూత్వాచరత్ అచరత్స స ఇమాం ఇమామపశ్యత్ అపశ్యత్తాం తాం వరాహ అరాహో భూత్వా భూత్వాహరత్ ఆహరత్ అహరత్తాం తాం విశ్వకర్మ విశ్వకర్మా భూత్వా విశ్వకర్మేది విశ్వకర్మ భూత్వా వి యమార్డ్ అమార్క్సా సా ప్రథత అప్రథత సా పృథివీ పృథివ్యభవత్ అభవత్తత్ తద్పృథివ్యై పృథివ్యై పృథివిత్వం పృథివిత్వం తస్యాం పృథివిత్వమితి పృథివీత్వం తస్యామశ్రామ్యతాం అశ్రామ్య ప్రజాపతి ప్రజాపతి సహ ప్రజాపతి ప్రజాపతి సదేవాన్ ఏవానసృజత అసృజత వసూన్ వసూన్ రుద్రాన్ రుద్రానాదిత్యాన్ ఆదిత్యాం తే దేవా దేవా ప్రజాపతి ప్రజాపతిమబ్రవన్ ప్రజాపతి ప్రజాపతి అబ్రవన్ ప్రజాయామహి ప్రజాయామహి సహ సోబ్రవీద్ అబ్రవీద్యథాహం అహం యుష్మాన్ యుష్మాస్తపస తపసాక్షి అసక్ష్యేవం ఏం తపసి తపసి ప్రజననం ప్రజననమిచ్చధ్వం ప్రజననమిది ప్రజననం యచ్చధ్వమిది ఇది తేభ్యోగ్ని అగ్నిమాయతనం ఆయతనం ప్ర ఆయతనమిత్యాయతనం ప్రాయచ్చత్ అయచ్చదేతేన ఏతేనాయతనేన ఆయతనేన శ్రామ్యత ఆయతనేనేత్యాయతనేన శ్రామ్యతేతి ఇది ఏగ్నినా అగ్నినాయతనేన ఆయతనేనాశ్రామ్యన్ ఆయతనేనేత్యాయతనేన అశ్రామ్యంతే తే సంవత్సరే సంవత్సర ఏకాం సంవత్సరేతి సంవత్సరే ఏకాంగాం గామసృంద అసృందాం తాం వసుభ్య వసుభ్యో రుద్రేభ్య వసుభ్యేది వసూభ్య రుద్రేభ్య ఆదిత్యేభ్య ఆదిత్యేభ్య ప్రాయచ్ఛన్ యచ్చన్నేతాం ఏతాకం రక్షధ్వం రక్షధ్వమితి ఇది తాం తాం వసవ వసవో రుద్రా రుద్రా ఆదిత్యా ఆదిత్యా రక్షంత రక్షంత సా వసుభ్య వసుభ్యో రుద్రేభ్య వసుభ్యేది వసూభ్య రుద్రేభ్య ఆదిత్యేభ్య ఆదిత్యేభ్య ప్రాజాయత అజాయత త్రీణి త్రీణి చతాని శతాని త్రయస్త్రిగంశతం త్రయస్త్రిగంశతం చ త్రయస్త్రిగంశతమిది త్రయ త్రిగంశతం చాథ అథ సా సైవ ఏవ సహస్రతమీ సహస్రతమ్యభవత్ సహస్రతమీతి సహస్రాతమీ అభవత్తే తే దేవాః దేవాః ప్రజాపతిం ప్రజాపతిమబ్రువన్ ప్రజాపతిమితి ప్రజాపతిం అబ్రువన్ సహస్రేణ సహస్రేణ నః నో యాజయ యాజయేతి ఇది సహ సోర్ణ్యష్టోమేన అగ్నిష్టోమేన వసూన్ అగ్నిష్టోమేనేత్యగ్నిస్తోమేన వసూన యాజయత్ యాజయత్తే ఇమం ఇమం లోకం లోకమజయన్ అజయంతత్ తచ్చ చాదదుః అదదుః సహ స ఉక్త్యేన ఉక్త్యేన రుద్రాన్ రుద్రాన యాజయత్ యాజయత్తే ఏయంతరిక్షం అంతరిక్షమజయన్ అజయంతత్ తచ్చ చాదదుః అదదుః సహ సోదిరాత్రేణ అతిరాత్రేణాదిత్యాన్ అతిరాత్రేణేతి రాత్రేణ ఆదిత్యాన యాజయత్ అయాజయత్తే తేమం అమం లోకం లోకమజయన్ అజయంతత్ తచ్చ చాదదుః అదదుస్తత్ అదంతరిక్షం అంతరిక్షం వ్యవైర్యత వ్యవైర్యత తస్మాత్ వ్యవైర్యతేతి అవైర్యత తస్మాద్ రుద్రాః రుద్రాఘాతుకాః ఘాతుకా అనాయతనాః అనాయతనాః అనాయతనాయతనాయతనాః హి తస్మాద్ తస్మాదాహుః ఆహు శిథిలం శిథిలం వై వై మధ్యమం మధ్యమమహ అహస్త్రిరాద్రస్య త్రిరాద్రస్య వి త్రిరాద్రస్యేది త్రిరాద్రస్య విహి హి తత్ తదవైర్యత అవైర్యతేతి అవైర్యతేత్యవ ఐర్యత ఇది ప్రైష్టభం ప్రైష్టభం మధ్యమస్య మధ్యమస్యాంధః అంధ ఆజ్యం ఆజ్యం భవతి భవతి సంజ్ఞానాని సంజ్ఞానాని సూక్తాని సంజ్ఞానామేతి సంజ్ఞానాని సూక్తాని శకంసతి సూక్తానేతి సూక్తాని శకంసతి షోడశినం షోడశినకం శకంసతి శకంసత్యంధః అన్నోధృత్యై ధృత్యా అశిథిలం భావాయ అశిథిలం భావాయ తస్మాత్ అశిథిలం భావాయేద్యశిథిలం భావాయ తస్మాద్రిరాద్రస్య త్రిరాద్రస్యాగ్నిష్టోమః త్రిరాద్రస్యేతి త్రిరాద్రస్య అగ్నిష్టోమ ఏవ అగ్నిష్టోమ ఇత్యగ్నే స్తోమః ఏవ ప్రథమం ప్రథమమహః అహ స్యాద్ స్యాదథ అథోక్ష్యః ఉక్ష్యోథ అథాదిరాత్రః అదిరాత్ర ఏషా అదిరాత్ర ఇత్యదిరాత్రః ఏషాం లోకానాం లోకానాం విధృత్యై విధృత్యై త్రీణి త్రీణి విధృత్యా ఇది విధృత్యై త్రీణి త్రీణి శతాని త్రీణి త్రీణి త్రీణి త్రీణి శతాన్యనోచీనాహం అనోచీనాహమవ్యవచ్ఛిన్నాని అనోచీనాహమిత్యనోచీనా అహం అవ్యవచ్ఛిన్నాని దాది అవ్యవచ్ఛిన్నాని త్రీ అవచ్ఛిన్నాని దాత్యేషాం ఏషాం లోకానాం లోకానామను అనుసందర్భ్యై సందర్భ్యై దశతం సందర్భ్యా సందర్భ్యై దశతం న వి విచ్ఛిన్యాద్ ఛిన్యాద్ విరాజం విరాజం న విరాజమితి వీరాజం నేత్ ఇద్విచ్ఛిన్నదాని విచ్ఛిన్నదానీతి విచ్ఛిన్నదానీతి విచ్ఛిన్నదాని ఇత్యథ అర్థయా యా సహస్రతమీ సహస్రతమ్యాసీత్ సహస్రతమీని సహస్రతమీ ఆసీత్ తస్యాం తస్యామింద్ర ఇంద్రశ్చ చ విష్ణు విష్ణుశ్చ చ వ్యాయచ్ఛేదాం వ్యాయచ్ఛేదాంస యాయచ్ఛేదామితి వి ఆయచ్ఛేదాం స ఇంద్ర ఇంద్రామన్యత అమన్యతానయా అనయా వై వా ఇదం ఇదం విష్ణు విష్ణు సహస్రం సహస్రం రక్ష్యతే రక్ష్యత ఇది తస్యాం తస్యామగల్వేదాం అగల్వేదాం విభాగే విభాగ ఇంద్ర విభాగ ఇది ద్విభాగే ఇంద్రస్ తృతీయే తృతీయే విష్ణు విష్ణుస్తత్ తద్వై వా ఏష ఏషాభ్యనోగచ్యతే అభ్యనోగచ్యత ఉభా అభ్యనోగచ్యత ఇత్యభి అనోగచ్యతే ఉభా జిజ్ఞసు జిజ్ఞసురితి ఇది తాం తాం వై వా ఏతాం ఏతామచ్చావాక అచ్చావాక ఏవ శకంసతి శకంసత్యథ అథయా యా సహస్రతమీ సహస్రతమీ సా సహస్రతమీతి సహస్రాతమీ సా హోత్రే హోత్రే దేయా దేయేతి ఇది హోతారం హోతారం వై వా అభ్యతిరిచ్యతే అభ్యతిరిచ్యతే యత్ అభ్యతిరిచ్యత ఇత్యభి అతిరిచ్యతే యదతిరిచ్యతే అతిరిచ్యతే హోతా అతిరిచ్యతే ఇత్యతిరిచ్యతే హోదానాహ్రస్య అనాహ్రస్యాపయిత ఆపయితాథ అథాహు ఆహురున్నేత్రే ఉన్నేత్రే దేయా ఉన్నేత్రేత్యుత నేత్రే ఏతి ఇత్యతిరిక్తా అతిరిక్తా వై అతిరిక్తేతిరిక్తా వా ఏషా ఏషా సహస్రస్య సహస్రస్యాతిరిక్త అతిరిక్త ఉన్నేత అతిరిక్తైత్యతిరిక్త ఉన్నేతృజా ఉన్నేతేత్యుతో నేత ఋత్విజామథ తథాహో ఆహు సర్వేభ్య సదస్యేభ్య సదస్యేభ్యోదేయా దేయేతి ఇత్యథ అథాహు ఆహురుదాకృత్యా ఉదాకృత్యా సా ఉదాకృత్యేత్యుత ఆకృత్యా సా వశం వశం చరేద్ చరేదితి ఇత్యథ అథాహు ఆహుర్బ్రహ్మణే బ్రహ్మణే చాగ్నీధే అగ్నీధే చ అగ్నిధైత్యగ్నీధే చదేయా దేయేతి ఇది ద్విభాగం విభాగం బ్రహ్మణే విభాగమిది ద్విభాగం బ్రహ్మణే తృతీయం తృతీయమగ్నీధే అగ్నిధ ఐంద్ర అగ్నిధైత్యగ్నీధే ఐంద్రో వై వై బ్రహ్మ బ్రహ్మ వైష్ణవ వైష్ణవో అగ్నిర్ అగ్నిద్విధ అగ్నిరిత్యగ్నిద్ యథైవ ఏవతౌ తావకల్పేతా అకల్పేతామిది ఇత్యథ తథాహో ఆహుర్యా యా కళ్యాణీ కళ్యాణీ బహురూపా బహురూపా సా బహురూపేది బహురూపా సా దేయా వేయేది ఇత్యథ అథాహో ఆహుర్యా యా ద్విరూపా ద్విరూపో భయదయేణి విరూపేది ద్విరూపా ఉభయదయేణీ సా ఉభయదయేణీత్యుభయదః ఏణీ సా దేయా వేయేది ఇది సహస్రస్య సహస్రస్య పరిగృహీత్యై పరిగృహీత్యై పరిగృహీద్యై తద్వై వా ఏతత్ ఏతత్ సహస్రస్య సహస్రస్యాయనం అయనకం సహస్రం సహస్రగ్రస్తోత్రియా స్తోత్రియా సహస్రం సహస్రం దక్షిణా దక్షిణా సహస్రసంవిద సహస్రసంవిద సువర్గ సహస్రసంవిద ఇది సహస్రా సంవిద సువర్గోక సువర్గ ఇది సువహాగ లోకస్సువర్గస్ స్వర్గస్య లోకస్య స్వర్గస్యేది సువహాగస్ లోకస్యాభిరుద్ధ్యై అభిరుద్ధ్యాభిరుద్ధ్యై సోమో వై వై సహస్రం సహస్రమవిందత్ అవిందత్తం తమింద్ర ఇంద్రోను అన్వవిందత్ అవిందత్తౌ తౌ యమ యమోన్యాగచ్చత్ న్యాగచ్చత్తౌ న్యాగచ్చదితి నీ ఆగచ్చత్ తావబ్రవీద్ అబ్రవీదస్తు అస్తు మే మేత్ర అత్రాపి అవీతి ఇత్యస్తో అస్తు హీ ఇత్యబ్రూతాం అబ్రూతాగుంస స యమ యమేకస్యాం ఏకస్యాం వీర్యం వీర్యం వరి పర్యపశ్యత్ అపశ్యతియం ఇయం వై వా అస్య అస్య సహస్రస్య సహస్రస్య వీర్యం వీర్యం విభర్తి విభర్తీతి ఇది తౌ తావబ్రవీద్ అబ్రవీదియం ఇయమ్ మమ అమాస్తు అస్వేతత్ ఏతద్యువయో యోయోరితి ఇది తౌ తావబ్రూతాం అబ్రూతాగుం సర్వే సర్వే వై వా ఏతత్ ఏతదేత్యాం ఏత్యాం వీర్యం వీర్యం వరి పరిపశ్యామ పశ్యామోగుంశం అగుంశమా ఆహరామహై హరామహ ఇది తస్యామగుంశం అగుంశమా ఆహరంత అహరంతతా తామప్సు అప్సు ప్ర అప్సుజ్ఞకోసు ప్రావేశయన్ అవేశయాన్ సోమాయ సోమాయోదేహి ఉదేహీతి ఉదేహీత్యుదేహి ఇది సా రోహిణీ రోహిణీ పింగళ పింగళైకహాయనీ ఏకహాయనీ రూపం ఏకహాయనీత్యేకాహాయనీ రూపం కృత్వా త్రయస్త్రిగుంశత త్రయస్త్రిగుంశత త్రయస్త్రిగుంశతేది త్రయః త్రిగుంశత త్రిభిశ్చ త్రిభిరితి శతైః సహ సహోదైర్ ఉదైతస్మాత్ ఉదైరిత్యుదైర్ తస్మాద్రోహిణ్యా రోహిణ్యా పింగళయా పింగళైకహాయన్యా ఏకహాయన్యా సోమం ఏకహాయన్యేత్యేకాహాయన్యా సోమం క్రీణీయాద్ క్రీణీయాద్యం ఏం విద్వాన్ విద్వాన్ రోహిణ్యా రోహిణ్యా పింగళయా పింగళైకహాయన్యా ఏకహాయన్యా సోమం ఏకహాయన్యేద్యేకాహాయన్యా సోమం క్రీణాది క్రీణాది త్రయస్త్రిగుంశత త్రయస్త్రిగుంశత త్రయస్త్రిగుంశతేది త్రయ త్రిగుంశత చైవ ఏవాస్య అస్య త్రిభిః త్రిభిశ్చ త్రిభిరితి త్రిభిః శతైః శతైః సోమః సోమః క్రీతః క్రీతో భవతి భవతి సుక్రీతేన సుక్రీతేన యజతే సుక్రీతేనేది సుక్రీతేన యజతేతాం తామప్సు అప్సు ప్ర అప్సుత్యపోసు ప్రావేశయన్ అవేశయన్ ఇంద్రాయ ఇంద్రాయోదేహి ఉదేహీది ఉదేహీద్యుదేహి ఇది సా రోహిణీ రోహిణీ లక్ష్మణ లక్ష్మణాపష్టౌహి పష్టౌహి వార్త్రఘ్ని వార్త్రఘ్ని రూపం వార్త్రఘ్నీది వార్త్రాఘ్ని రూపం కృత్వాయస్త్రింశత్రింశత త్రయస్త్రింశతేది త్రయ త్రింశత త్రిభిః త్రిభిశ్చ త్రిభిరితి త్రిభిః చశతేః శతైః సహ సహోదయీత్ ఉదైరిత్తస్మాత్ ఉదైరిత్యుదయైర్ తస్మాద్రోహిణీ రోహిణీం లక్ష్మణాం లక్ష్మణాం అష్టౌహీం అష్టౌహీం వాత్రఘ్నీం వాత్రఘ్నీం దద్యాద్ వాత్రఘ్నివితి వాత్రాఘ్నీం దద్యాద్యః యదేవం ఏవం విద్వాన్ విద్వాన్ రోహిణీం రోహిణీం లక్ష్మణాం లక్ష్మణాం అష్టౌహీం అష్టౌహీం వాత్రఘ్నీం వాత్రఘ్నీం దదాది వాత్రఘ్నీమితి వాత్రాఘ్నీం దదాది త్రయస్త్రింశత్ త్రయస్త్రింశజ్జ త్రయస్త్రింశతి త్రయ త్రింశత్ చైవ ఏవాస్య అస్య త్రీణి త్రీణి శతాని శతాని సా దత్తా భవతి భవతి తాం తామప్సు అప్సు ప్ర అప్సిద్యపోసు ప్రావేశయన్ అవేశయన్ యమాయ యమాయోదేహి ఉదేహీతి ఉదేహీత్యుత ఏహి ఇది సా జరది జరది మూర్ఖా మూర్ఖా తజ్జఘన్యా తజ్జఘన్యా రూపం తజ్జఘన్యేతి తజ్జఘన్యా రూపం కృత్వా త్రయస్త్రింశత త్రయస్త్రింశత త్రయస్త్రింశతేది త్రయ త్రింశత త్రిభిః త్రిభిశ్చ త్రిభిరితి త్రిభిః శతైః శతైః సహ సహోదయీత్ ఉదైర్తస్మాత్ ఉదైరిత్యుదయైర్ తస్మాజ్జరదీం జరదీం మూర్ఖాన్ మూర్ఖాన్ తజ్జఘన్యాం తజ్జఘన్యామనుస్తరణీం తజ్జఘన్యామితి తజ్జఘన్యా అనుస్తరణీం కుర్వీత అనుస్తరణీమిత్యనోస్తరణీం కుర్వీతయ ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ జరదీం జరదీం మూర్ఖా మూర్ఖాన్ తజ్జఘన్యాం తజ్జఘన్యామనుస్తరణీం తజ్జఘన్యామితి తజ్జఘన్యా అనుస్తరణీం కురుతే అనుస్తరణీమిత్యనోస్తరణీం కురుతే త్రయస్త్రింశత్ త్రయస్త్రింశజ్జ త్రయస్త్రింశతి త్రయ త్రింశత్ చైవ ఏవాస్య అస్య త్రీణి త్రీణి శతాని శతాని సాముష్మిన్ అముష్మిన్ లోకే లోకే భవతి భవతి వాగ్ వాగేవ ఏవ సహస్రతమీ సహస్రతమీ తస్మాద్ సహస్రతమీతి సహస్రతమీ తస్మాద్వర ఏగస్ సా హి హి వర వర సహస్రం సహస్రమస్య అస్య సా దత్తా దద్వా భవతి భవతి తస్మాద్ తస్మాద్వర వరో న ప్రతిగృహ్య ప్రతిగృహ్య సా ప్రతిగృహ్య ఇది ప్రతిగృహ్య సా హి వివర వర సహస్రం సహస్రమస్య అస్య ప్రతిగృహీతం ప్రతిగృహీతం భవతి ప్రతిగృహీతమిది ప్రతిగృహీతం భవతీయం ఇయం వర వర ఇది బ్రూజాద్ బ్రూజాదథ అథాన్యాం అన్యాం బ్రూజాద్ బ్రూజాదియం ఇయం మమ మమేతి ఇది తథా అస్య తత్సహస్రం సహస్రమప్రతిగృహీతం అప్రతిగృహీతం భవతి అప్రతిగృహీతమిత్యప్రతిగృహీతం భవద్యుభయతయేనీ ఉభయతయేనీ స్యాద్ ఉభయతయేనీత్యుభయతయేనీ స్యాత్ తదాహో ఆహురన్యతయేనీ అన్యతయేనీ స్యాద్ అన్యతయేనీత్యన్యతయేనీ స్యాత్ సహస్రం సహస్రం పరస్తాద్ పరస్తాదేతం ఏతమిది ఇది యైవ ఏవ వర వర కళ్యాణీ కళ్యాణీ రూపసమృద్ధా రూపసమృద్ధా సా రూపసమృద్ధేతి రూపసమృద్ధా సా స్యాద్ స్యాత్ సా హి హి వర వర సమృద్ధి సమృద్ధి తాం సమృద్ధ్యాది సమృద్ధి తాముత్తరేణ ఉత్తరేణాగ్నేయుద్ధ్రం ఉత్తరేణేద్యుదుతరేణ ఆగ్నేయుద్ధ్రం వర్యాణీయ ఆగ్నేయుద్ధ్రమిత్యాగ్నేయుద్ధ్రం వర్యాణీయాహవనీయస్య వర్యాణీయేతి పరిహానీయ ఆహవనీయస్యాందే ఆహవనీయస్యేత్యాహవనీయస్య అందే ద్రోణకలశం ద్రోణకలశమవ ద్రోణకలశమిది ద్రోణకలశం అవఘ్రాపయేద్ ఘ్రాపయేదా ఆజిఘ్ర జిఘ్రకలశం కలశం మహి మహ్యురుధారా ఉరుధారా వయస్వతీ ఉరుధారేద్యురుధారా వయస్వత్యా ఆత్వా విశంతో విశంతిందవ ఇందవ సముద్రం సముద్రమివ ఇవ సింధవ సింధవస్ సామా సహస్రే సహస్రా ఆభజ భజప్రజయా ప్రజయా పశుభి ప్రజయతి ప్రజయా పశుభిస్ సహ పశుభిరితి పశుభి సహ పునః పునర్మా మా ఆవిశదాద్ విశదాద్రై రైరి ఇది ప్రజయా ప్రతిదీవ ప్రతిది ప్రాజయా ఏవైనం ఏనం పశుభి పశుభీరయ్యా పశుభిరితి పశుభి రయ్యాసం సమర్థయతి అర్థయతి ప్రజావాన్ ప్రజావాన్ పశుమాన్ ప్రజావానిది ప్రజావాన్ పశుమాన్ రయిమాన్ పశుమానిది పశుమాన్ రయిమాన్ భవతి రయిమానిది రయీమాన్ భవతి యః ఏవం ఏవం వేద వేదతయా తయా సహ సాగ్నేయుద్ధ్రం ఆగ్నేయుద్ధ్రం పరేత్య ఆగ్నేయుద్ధ్రమిత్యాగ్నేయుద్ధ్రం పరేద్య పురస్తాద్ పరేద్యేది పరా ఇత్య తదస్తాత్ ప్రతీచ్యాం ప్రతీచ్యాం తిష్టంద్యాం తిష్టంద్యాం జుహుయాద్ జుహుయాదుభా ఉభా జిజ్ఞసు జిజ్ఞసుర్న న పరా పరాజయేథే జయేథేన జయేథే ఇది జయేథే న పరా పరాజిజ్ఞే జిజ్ఞే కతర కతరశ్చన శనైనో ఏనోరిత్యేనో ఇంద్రశ్చ చ విష్ణో విష్ణో యత్ విష్ణో ఇది విష్ణో యదపస్పృథేథ అపస్పృథేథాన్ రేథ రేథ సహస్రం సహస్రం వి విదత్ తదైరేథాం ఐరేథామిది ఇది త్రేధా విభక్తం త్రేధా విభక్తం వై త్రేధా విభక్తమిది త్రేధా విభక్తం వై త్రిరాత్రే త్రిరాత్రే సహస్రం త్రిరాత్రేది త్రిరాత్రే సహస్రకం సాహస్రీం సాహస్రీమేవ ఏవైనాం ఏనాం కరోతి కరోతి సహస్రస్య సహస్రస్యైవ ఏవైనాం ఏనాం మాత్రాం మాత్రాం కరోతి కరోతి రూపాణి రూపాణి జుహోతి జుహోతి రూపైః రూపైరేవ ఏవైనాం ఏనాగుంసం సమర్థయతి అర్థయతి తస్యాః తస్యా ఉపోత్థాయ ఉపోత్థాయ కర్ణం ఉపోత్థాయేత్యుపా ఉత్థాయ కర్ణమా ఆజపేద్ జపేదిరే ఇడే వందే వందేది తే అదితే సరస్వతి సరస్వతి ప్రియే ప్రియే ప్రేయసి ప్రేయసి మహి మహి విశ్రుతి విశ్రుత్యేతాని విశ్రుతి దివిశ్రుతి ఏతాని తే ఏ అగ్నియే అగ్నియే నామాని నామాని సుకృతం సుకృతం మా సుకృతమితి సుకృతం మా దేవేషు దేవేషు బ్రూతాత్ బ్రూతాదితి ఇది దేవేభ్య దేవేభ్య ఏవ ఏవైనం ఏనమా ఆవేదయతి వేదయత్యను అన్వేనం ఏనం దేవాః దేవా బుధ్యందే బుధ్యంత ఇది బుధ్యందే సహస్రతమ్యా వై సహస్రతమ్యేతి సహస్రతమ్యా వై యజమానః యజమానః సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువాగం లోకమేతి ఏది సా సైనం ఏనగం సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువాగం లోకం గమయతి గమయతి సా సామా మా సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువాగం లోకం గమయ గమయేది ఇత్యాహ ఆహ సువర్గం సువర్గమేవ సువర్గమితి సువాగం ఏవైనం ఏనం లోకం లోకం గమయతి గమయతి సా మా మా జ్యోతిష్మందం జ్యోతిష్మందం లోకం లోకం గమయ గమయేది ఇత్యాహ ఆహ జ్యోతిష్మందం జ్యోతిష్మందమేవ ఏవైనం ఏనం లోకం లోకం గమయతి గమయతి సా మా సర్వాన్ సర్వాన్ పుణ్యాన్ పుణ్యాం లోకాన్ లోకాన్ గమయ గమయేది ఇత్యాహ ఆహ సర్వాన్ సర్వానేవ ఏవైనం ఏనం పుణ్యాన్ పుణ్యాం లోకాన్ లోకాన్ గమయతి గమయతి సా మా ప్రతిష్టాం ప్రతిష్టాంగమయ ప్రతిష్టామిది ప్రతిష్టాం అమయ ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రజయా పశుభిః సహ పశుభిరి పశుభిః సహ పునః పునర్మా మా ఆవిశతాద్ విశతాద్రైః రైరితి ఇది ప్రజయా ప్రజయైవ ప్రజయేతి ప్రజయా ఏవైనం ఏనం పశుభిః పశుభిరయ్యాం పశుభిరితి పశుభిః రయ్యాం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి ప్రజావాన్ ప్రజావానం పశుమాన్ ప్రజావానిది ప్రజావాన్ పశుమాన్ రయీమాన్ పశుమానిది పశుమాన్ రయీమాన్ భవతి రయీమానిది రయీమాన్ భవతి యః ఏవం వేద వేదతా తామగ్నీధే అగ్నీధే వా అగ్నీధైత్యగ్నీధే వా బ్రహ్మణే బ్రహ్మణే వాహోత్రే హోత్రే వా భోద్ఘాత్రే ఉద్గాత్రే వా ఉద్గాత్రేత్యుద్ఘాత్రే వాధ్వర్యవే అధ్వర్యవే వాద్యాత్ తద్యాత్ సహస్రం సహస్రమస్య అస్య సా దత్తా భవతి భవతి సహస్రం సహస్రమస్య అస్య ప్రతిగృహీతం ప్రతిగృహీతం భవతి ప్రతిగృహీతమిది ప్రతిగృహీతం భవతి యః యస్తాం తామవిద్వాన్ అవిద్వాన్ ప్రతిగృహ్ణాతి ప్రతిగృహ్ణాతి తాం ప్రతిగృహ్ణాతీతి ప్రతిగృహ్ణాతి తాం ప్రతిగృహీయాద్ గృహీయాదేకా ఏకాసి అసి సహస్రం సహస్రమేకాం ఏకాం ద్వా భూతాం భూతాం ప్రతి ప్రతిగృహ్ణామి గృహ్ణామి న సహస్రం సహస్రమేకా ఏకా మా భూత భూతావిష ఆవిష విషమా మా సహస్రం సహస్రమిది ఇత్యేకాం ఏకామేవ ఏవైనాం ఏనాం భూతాం భూతాం ప్రతి ప్రతిగృహ్ణాతి గృహ్ణాతి న సహస్రం సహస్రం యః ఏవం ఏవం వేద ఏద స్యోనా స్యోనాసి అసి సుషదా సుషదా సుషేవా సుషదేతి సుషదా సుషేవా స్యోనా సుషేవేతి సుషేవా స్యోనా మా ఆవిష విషసుషదా సుషదా సుషదేతి సుషదా మా ఆవిష విష సుషేవా సుషేవా మా సుషేవేతి సుషేవా మా ఆవిష విషేది ఇత్యాహ ఆహ స్యోనా స్యోనైవ ఏవైనం ఏనకం సుషదా సుషదా సుషేవా సుషదేతి సుషదా సుషేవా భూత సుషేవేతి సుషేవా భూతా విశతి ఆవిశతి విశతిన నైనం ఏనకం హినస్తే హినస్య బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి సహస్రం సహస్రగం సహస్రదమీ సహస్రదమ్యను సహస్రదమీతి సహస్రదమీ అన్వేతి సహస్రతమీ సహస్రతమీం సహస్రా సహస్రతమీమితి సహస్రాదమీ సహస్రాతి ప్రాచీం ప్రాచీముత్సృజేత్ ఉత్సృజేత్ సహస్రం ఉత్సృజేదిత్యుత్సృజేత్ సహస్రకం సహస్రదమీ సహస్రదమ్యో సహస్రదమీతి సహస్రాదమీ అన్వయాద్ యాద్ తత్సహస్రం సహస్రమప్రజ్ఞాతం అప్రజ్ఞాతకం సువర్గం అప్రజ్ఞాతమిత్యప్రజ్ఞాతం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం న ప్రజానీయాద్ జానీయాత్ ప్రతీచీ ప్రతీచీముద ఉత్సృజతి సృజతి తాగం సహస్రం సహస్రమను అను పర్యావర్తతే పర్యావర్తతే సా పర్యావర్తత ఇది ఆవర్తతే సా ప్రజానతి ప్రజానతి సువర్గం ప్రజానతీతి ప్రజానతి సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమేతి ఏది యజమానం యజమానమభి అభ్యుద ఉత్సృజతి సృజతి క్షిప్రే క్షిప్రే సహస్రం సహస్రం ప్ర ప్రజాయతే జాయత ఉత్తమా ఉత్తమా నీయతే ఉత్తమేద్యుతమా నీయతే ప్రథమా ప్రథమా దేవాన్ దేవాన్ గచ్చతి గచ్చతీతి గచ్చతి అత్రిరతిదాదౌర్వాయ ఔర్వాయ ప్రజా ప్రజాం పుత్రకామాయ ప్రజాజి ప్రజాం పుత్రకామాయ సహ పుత్రకామాయేతి పుత్రకామాయ సరిచాన రిచానామన్యత అమన్యత నిర్వీర్య నిర్వీర్య శిథిల నిర్వీర్యేర్య శిథిలో యాతయామా యాతయామాస యాతయామేతి యాతయామా స ఏదం ఏదం చతురాత్రం చతురాత్రమవశ్యత్ చతురాత్రమితి చతురాత్రం అవశ్యత్తం తమా ఆహరద్ అహరత్తేన తేనాయజర అయజపుర్ణ తో వై వై తస్య చత్వారో వీరా వీరా ఆజాయంత అజాయంత సుహోద సుహోదా సూగ్గాత సుహోదేతి సుహోద సూగ్గాత స్వధ్వర్యు సూగ్గాతేతి సూగ్గాత స్వధ్వర్యు సుసభేయ స్వధ్వర్యుది సో అధ్వర్యు సుసభేయోయ సుసభేయతి సుసభేయ ఏవం ఏవం విద్వాన్ విద్వాగశ్చతురాత్రేణ చతురాత్రేణ యజతే చతురాత్రేణేతి చతురాత్రేణ యజత ఆస్య అస్య చత్వారః చత్వారో వీరా వీరా జాయంతే జాయంతే సుహోద సుహోదా సూగ్గాత సుహోదేతి సుహోద సూగ్గాత స్వధ్వర్యు సూగ్గాతేతి సూగ్గాత స్వధ్వర్యు సుసభేయ స్వధ్వర్యురితి సో అధ్వర్యు సుసభేయోయే సుసభేయరితి సుసభేయ ఏ చతుర్విపుంసా చతుర్విపుంసా అవమానా చతుర్విపుంసా ఇతిహో విపుంసా అవమానా బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం తద్ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం తద్యే య ఉద్యంత ఉద్యంత స్తోమా ఉద్యంత ఇత్యుదయంత స్తోమా శ్రీ శ్రీ సా సాత్రిం అత్రిగ్ శ్రద్ధాదేవం శ్రద్ధాదేవం యజమానం శ్రద్ధాదేవమితి శ్రద్ధాదేవం యజమానం చత్వారి చత్వారి వీర్యాణి వీర్యాణి నోప ఉపానమన్ అనమన్ేజ తేజ ఇంద్రియం ఇంద్రియం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమన్నాద్యం బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం అన్నాద్యపుంస అన్నాద్యమిన్నాద్యం స ఏతాన్ ఏతాశ్చతుర చతురశ్చతుష్టోమాన్ చతుష్టోమాన్ సోమాన్ చతుష్టోమాన్ విదుః స్తోమాన్ సోమానపశ్యత్ అపశ్యత్తాన్ తానా ఆహరత్ అహరత్తైః తైరయజత అయజత తేజ తేజ ఏవ ప్రథమేన ప్రథమేనావ అవారుంధ అరుంధేంద్రియం ఇంద్రియం ద్వితీయేన ద్వితీయేన బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం తృతీయేన బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం తృతీయేనాద్యం అన్నాద్యం చతుర్థేన అన్నాద్యమిన్నాద్యం చతుర్థేన యేం విద్వాన్ విద్వాగశ్చతుర చతురశ్చతుష్టోమాన్ చతుష్టోమాన్సోమాన్ చతుష్టోమాన్ ఋతుః సోమాన్ సోమానాహరతి ఆహరతి తైః ఆహరతీత్యాహరతి తైర్యజతే యజతే తేజ తేజ ఏవ ప్రథమేన ప్రథమేనావ అవరుంధే రుంధ ఇంద్రియం ఇంద్రియం ద్వితీయేన ద్వితీయేన బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం తృతీయేన బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం తృతీయేనాన్నాద్యం అన్నాద్యం చతుర్థేన అన్నాద్యమిత్యన్నాద్యం చతుర్థేన యామేవ ఏవాత్రి అత్రిరుద్ధిం వృద్ధిమార్ధ్నోత్ ఆర్ధ్నోత్తాం తామేవ ఏవ యజమాన యజమాన రుద్ధ్నోతి రుద్ధ్నోతీతి పదజ్ఞః పుష్టిగామ పుష్టిగామశ్చతురాత్రేణ పుష్టిగామయతి పుష్టీకామ చతురాత్రేణ యజత చతురాత్రేణేతి చతురాత్రేణ అయజతస స ఏతాన్ ఏతాన్ పోషాన్ పోషాకుం అపుష్యత్ అపుష్యత్తస్మాత్ తస్మాత్ ఫలితౌ ఫలితౌ జామదగ్నియౌ జామదగ్నియౌ నసం సంజానాతే జానాతే ఏతాన్ జానాతే ఇది జానాతే ఏతానేవ ఏ పోషాన్ పోషాన్ పృశ్యతి పృశ్యతి యేవం ఏం విద్వాన్ విద్వాంశ్చతురాత్రేణ చతురాత్రేణ యజతే చతురాత్రేణేతి చతురాత్రేణ యజతే పురోడాశిన్య పురోడాశిన్య ఉపసద ఉపసదా భవంతి ఉపసద ఇత్యుపాసద భవంతి పశవ పశవో వై వై పురోడాశ పురోడాశ పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధేన్నం అన్నం వై వై పురోడాశ రోడాశోనం అన్నమేవ ఏవావ అవరుంధే రుంధేన్నాద అన్నాద పశుమాన్ అన్నాదైతన్నాద పశుమాన్ భవతి పశుమానితి పశుమాన్ భవతి యేవం ఏం విద్వాన్ విద్వాగశ్చతురాత్రేణ చతురాత్రేణ యజతే చతురాత్రేణేతి చతురాత్రేణ యజత ఇది యజతే సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సర వా ఇదం ఇదమేక ఏక ఆసీత్ ఆసీత్స సోకామయత అకామయతూన్ రతూన్సృజేయ సృజేయేతి ఇది సహ స ఏదం ఏదం పంచరాత్రం పంచరాత్రమపశ్యత్ పంచరాత్రమిది పంచరాత్రం అపశ్యత్తం అవా ఆహరత్ అహరత్తేన తేనాయుజర అయజతత తతో వై వై సహ స ఋతూన్ ఋతూనసృజత అసృజతయేం విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ యజతే పంచరాత్రేణేతి పంచరాత్రేణ యజతే ప్రైవ ఏ జాయతే జాయతే ఋతవ ఋతవ సృష్టా సృష్టాన వ్యావర్తంత వ్యావర్తంతతే వ్యావర్తంతేతి ఆవర్తంత ఏతం ఏదం పంచరాత్రం పంచరాత్రమశ్యన్ పంచరాత్రమిది పంచరాత్రం అవశ్యంతం తమా ఆహరం అహరంతేన ఏడాయజంత అయజంతత తో వై వైతే తే వ్యావర్తంత వ్యావర్తంతయ వ్యావర్తంతేతి ఆవర్తంత ఏం విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ యజతే పంచరాత్రేణేతి పంచరాత్రేణ యజతే పాప్మనా పాప్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ ఆవర్తతే వర్తతే సార్వసేనిః సార్వసేనిః శౌచేయః సార్వసేనిరితి సార్వసేనిః శౌచేయో కామయత అకామయత పశుమాన్ పశుమాన్ స్యాహం పశుమానితి పశుమాన్ స్యామితి ఇది సహ స ఏదం ఏదం పంచరాత్రం పంచరాత్రమా పంచరాత్రమితి పంచరాత్రం ఆహరత్ అహరత్తేన తేనాయజత అయజత తతో వై వై సహ స సహస్రం సహస్రం పశూన్ పశూన్ ప్రాప్నోత్ ఆప్నోద్యః ఏం విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ యజతే పంచరాత్రేణేతి పంచరాత్రేణ యజతే ప్రసహస్రం సహస్రం పశూన్ పశూనా ఆప్నోతి ఆప్నోతి పవరః పవరః ప్రావాహణి ప్రావాహణిరకామయత అకామయత వాచ వాచ ప్రవదిత ప్రవదిత స్యాం ప్రవదితేతి ప్రవదిత స్యామితి ఇది సహ స ఏదం ఏదం పంచరాత్రం పంచరాత్రమా పంచరాత్రమితి పంచరాత్రం ఆహరత్ అహరత్తేన ఏనాయుజత అయజతర తో వై వై సహ స వాచ వాచ ప్రవదిత ప్రవదిత అభవత్ ప్రవదితేతి ప్రవదిత అభవద్యః ఏం విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ యజతే పంచరాత్రేణేతి పంచరాత్రేణ యజతే ప్రవదిత ప్రవదితైర ప్రవదితేతి ప్రవదిత ఏవ వాచ వాచో భవతి భవద్యథో అథో ఏనం అథో ఇత్యథో ఏనం వాచ వాచస్పతి పతిరితి ఇత్యాహో ఆహురనాప్త అనాప్తశ్చతురాత్ర చతురాత్రోతిరిక్త చతురాత్ర ఇది చతురాత్ర అతిరిక్తః షడ్భ్రాత్ర అతిరిక్తైత్యతిరిక్తః షడ్భ్రాత్రోథ షడ్భ్రాత్రైతి షడ్భ్రాత్ర అథ వై వా ఏషః ఏష సంప్రతి సంప్రతి యజ్ఞః సంప్రతీతి సంప్రతి యజ్ఞో యత్ యత్ పంచరాత్ర పంచరాత్రో యః పంచరాత్రైతి పంచరాత్ర య ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ యజతే పంచరాత్రేణేతి పంచరాత్రేణ యజతే సంప్రతి సంప్రత్యేవ సంప్రతీతి సంప్రతి ఏవ యజ్ఞేన యజ్ఞేన యజతే యజతే పంచరాత్ర పంచరాత్రో భవతి పంచరాత్రైతి పంచరాత్ర భవతి పంచ పంచ వై వా ఋతవః ఋతవ సంవత్సర సంవత్సర ఋతుషు సంవత్సర ఇది సంవత్సర ఋతుష్వేవ ఏవ సంవత్సరే సంవత్సరే ప్రతి సంవత్సర ఇది సంవత్సరే ప్రతిష్టతి తిష్టత్యథో అథో పంచాక్షర అథోథో పంచాక్షర పంక్తి పంచాక్షరేతి పంచాక్షర పంక్తి పాంక పాంకో యజ్ఞ యజ్ఞో యజ్ఞం యజ్ఞమేవ ఏవావ అవరుంధే రుంధే త్రివృత్ త్రివృదగ్నిష్టోమ త్రివృతి త్రివృత్ అగ్నిష్టోమో భవతి అగ్నిష్టోమ ఇత్యగ్ని సోమ భవతి తేజ తేజ ఏవ ఏవావ అవరుంధే రుంధే పంచదశ పంచదశో భవతి పంచదశ ఇది పంచదశ భవతీంద్రియం ఇంద్రియమేవ ఏవావ అవరుంధే రుంధే సప్తదశ సప్తదశో భవతి సప్తదశ ఇది సప్తాదశ భవత్యన్నాద్యస్య అన్నాద్యస్యావరుద్ధ్యై అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుద్ధ్యా అథో అవరుద్ధ్యా ఇత్యవరుద్ధ్యై అథో ప్ర అథో ఇత్యథో ప్రైవ దేవతేన తేన జాయతే జాయతే పంచవిపుంశ పంచవిపుంశో అగ్నిష్టోమ పంచవిపుంశ ఇది పంచవిపుంశ అగ్నిష్టోమో భవతి అగ్నిష్టోమ ఇత్యగ్ని సోమ భవతి ప్రజాపతే ప్రజాపతేరాప్తీ ప్రజాపతేరి ప్రజాపతే ఆప్తీ మహావ్రతవాన్ మహావ్రతవాన్ అన్నాద్యస్య మహావ్రతవాది మహావ్రతవాన్ అన్నాద్యస్యావరుద్ధి అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుద్ధ్యై విశ్వజిత్ అవరుద్ధ్యావిద్యవరుద్ధి విశ్వజిత్ సర్వపృష్ట విశ్వజితి విశ్వజిత్ సర్వపృష్టోది రాత్ర సర్వపృష్ట ఇది సర్వాపృష్ట అధిరాత్రో భవతి అధిరాత్రైద్యది రాత్ర భవతి సర్వస్య సర్వస్యాభిజిత్యై అభిజిత్యాభిజిత్యై ఏవస్య త్వా త్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవేశ్వినోః ప్రసవేది ప్రసవే అశ్వినోః బాహుభ్యాం బాహుభ్యాం వోష్ణః బాహుభ్యామిది బాహోభ్యాం వోష్ణో హస్తాభ్యాం హస్తాభ్యామా ఆదే దద ఇమాం ఇమామగృహ్ణన్ అగృహ్ణన్ వృషణా వృషణామృతస్య వృతస్య పూర్వే పూర్వ ఆయుషి ఆయుషి విదధేషు విదధేషు కవ్యా కవ్యేతి కవ్యా తయా దేవాః దేవాః సుతం సుతమా ఆబభూవుః అభూవృతస్య రథస్య సామన్ సామన్ సరం సరమారవంది ఆరవందీత్యారవంది అభిధాసి అభిధాయిత్యభిధాః అసి భువనం భువనమసి అసి యంతా యంతాసి అసి ధర్తా ధర్తాసి అసి సహ సోగ్ని అగ్ని వైశ్వానరం వైశ్వానరకం సప్రథసం సప్రథసం గచ్చ సప్రథసమితి సా ప్రథసం అచ్చ స్వాహాకృత స్వాహాకృత పృథివ్యాం స్వాహాకృత ఇది స్వాహాకృత పృథివ్యాంగ్యంత యంతారాడ్ యాడ్యంత యంతాసి అసి యమన యమనో ధర్త ధర్తాసి అసి ధరుణ ధరుణ కృష్యై కృష్యై త్వా క్షేమాయ క్షేమాయ త్వా రయ్యై రయ్యై త్వా పోషాయ పోషాయ త్వా పృథివ్యై పృథివ్యై త్వాంతరిక్షాయ అంతరిక్షాయ త్వా దివే దివే త్వా సతే సతే త్వా సతే అసతే త్వాభ్య అభ్యస్వా అభ్యైత్యేభ్య ఔషధీభ్య ఔషధీభ్యస్వా ఔషధీభ్యైత్యోషధీభ్య విశ్వేభ్య విశ్వేభ్యస్వా స్వాభూతేభ్య భూతేభ్యేది భూతేభ్య విభోర్మాత్ర విభోరిది విభూ మాత్ర ప్రభో ప్రభో పిత్ర ప్రభోరిది ప్రభో పిత్రాశ్వ అశ్వసి అసి హయ హయోసి అస్యత్య అత్యోసి అసి నర నరోసి అస్యర్వా అర్వాసి అసి సప్ని సప్నిరసి అసి వాజీ వాజ్యసి అసి వృషా వృషాసి అసి నృమణాహ నృమణా అసి నృమణా ఇది నృమణాహ అసి యయు యజుర్నామ నామాసి అస్యాదిత్యానా ఆదిత్యానాం పత్వ పత్వాను అన్విహి ఇష్యగ్నయే అగ్నయే స్వాహా స్వాహా స్వాహా స్వాహేంద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యాడు స్వాహా ఇంద్రాగ్నిభ్యామిరీంద్రాగ్నిభ్యాం స్వాహా ప్రజాపతయే ప్రజాపతయే స్వాహా ప్రజాపతయేది ప్రజాపతయే స్వాహా విశ్వేభ్య విశ్వేభ్యో దేవేభ్య దేవేభ్య స్వాహా స్వాహా సర్వాభ్య సర్వాభ్యో దేవతాభ్య దేవతాభ్య ఇహ ఇహ ధృతి ధృతి స్వాహ స్వాహేహ ఇహ విధృతి విధృతి స్వాహ విధృతి విధృతి స్వాహేహ ఇహ రంతి రంతి స్వాహ స్వాహేహ ఇహ రమతి రమతి స్వాహ స్వాహ భూ భూరసి అసి భువే భువే త్వా భవ్యాయ భవ్యాయ త్వా భవిష్యతే భవిష్యతే త్వా విశ్వేభ్య విశ్వేభ్య స్వా త్వా భూతేభ్య భూతేభ్యో దేవాహ దేవా ఆశాపాలా ఆశాపాలా ఏతం ఆశాపాలాశాపాలా ఏతం దేవేభ్య దేవేభ్యోశ్వం అశ్వం మేధాయ మేధాయ ప్రోక్షితం ప్రోక్షితం గోపాయత ప్రోక్షితమిది ప్రాక్షితం గోపాయతేతి గోపాయత ఆయనాయ స్వాహ ఆయనాయేత్యా అయనాయ స్వాహ ప్రాయణాయ ప్రాయణాయ స్వాహ ప్రాయణాయేతి ప్రాయణాయ స్వాహోద్రావాయ ఉద్రావాయ స్వాహ ఉద్రావాయేత్యుద్రావాయ స్వాహోద్ధృతాయ ఉద్ధృతాయ స్వాహ ఉద్ధృతాయేత్యుద్ధృతాయ స్వాహ శూకారాయ శూకారాయ స్వాహ శూకారాయేతి శూకారాయ స్వాహ శూకృతాయ శూకృతాయ స్వాహ శూకృతాయేతి శూకృతాయ స్వాహ పలాయితాయ పలాయితాయ స్వాహ స్వాహ పలాయితాయ ఆపలాయితాయ స్వాహ ఆపలాయితాయేత్యాపలాయితాయ స్వాహావల్గతే ఆవల్గతే స్వాహ ఆవల్గత ఇద్యావల్గతే స్వాహ పరావల్గతే పరావల్గతే స్వాహ పరావల్గత ఇది పరావల్గతే స్వాహాయతే ఆయతే స్వాహ ఆయత ఇద్యాయతే స్వాహ ప్రయతే ప్రయతే స్వాహ ప్రయత ఇది ప్రాయతే స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేది స్వాహ అగ్నయే స్వాహ స్వాహ సోమాయ సోమాయ స్వాహ స్వాహ వాయవే వాయవే స్వాహ స్వాహ పాం అపాం మోదాయ మోదాయ స్వాహ స్వాహ సవిత్రే సవిత్రే స్వాహ స్వాహ సరస్వతి సరస్వత్యై స్వాహ స్వాహేంద్రాయ ఇంద్రాయ స్వాహ స్వాహ బృహస్పతయే బృహస్పతయే స్వాహ స్వాహ మిత్రాయ మిత్రాయ స్వాహ స్వాహ వరుణాయ వరుణాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేది స్వాహ పృథివ్యై స్వాహ స్వాహ అంతరిక్షాయ అంతరిక్షాయ స్వాహ స్వాహ దివే దివే స్వాహ స్వాహ సూర్యాయ సూర్యాయ స్వాహ స్వాహ చంద్రవసే చంద్రవసే స్వాహ స్వాహ నక్షత్రేభ్య నక్షత్రేభ్య స్వాహ స్వాహ ప్రాచ్యై ప్రాచ్యై దిశే దిశే స్వాహ స్వాహ దక్షిణాయై దక్షిణాయై దిశే దిశే స్వాహ స్వాహ ప్రతీచ్యై ప్రతీచ్యై దిశే దిశే స్వాహ స్వాహోదీచ్యై ప్రతీచ్యై దిశే దిశే స్వాహ స్వాహోర్ధ్వాయై ఊర్ధ్వాయై దిశే దిశే స్వాహ స్వాహ దిగ్భ్య దిగ్భ్య స్వాహ దిగ్భ్యైతిగభ్య స్వాహ వాందర దిశాభ్య అవాందర దిశాభ్య స్వాహ అవాందర దిశాభ్యేత్యవాందర దిశాభ్య స్వాహ సమాభ్య సమాభ్య స్వాహ స్వాహ శరద్భ్య శరద్భ్య స్వాహ శరద్భ్యైతి శరద్భ్య స్వాహ హోరాత్రేభ్య అహోరాత్రేభ్య స్వాహ అహోరాత్రేభ్యైత్య రాత్రేభ్య స్వాహ అర్ధమాసేభ్య అర్ధమాసేభ్య స్వాహ అర్ధమాసేభ్యైత్యర్ధమాసేభ్య స్వాహ మాసేభ్య మాసేభ్య స్వాహ స్వాహర్తుభ్య ఋతుభ్య స్వాహ ఋతుభ్యైత్రుతుభ్య స్వాహ సంవత్సరాయ సంవత్సరాయ స్వాహ సంవత్సరాయేతి సంవత్సరాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేది స్వాహ అగ్నయే స్వాహ స్వాహ సోమాయ సోమాయ స్వాహ స్వాహ సవిత్రే సవిత్రే స్వాహ స్వాహ సరస్వత్యై సరస్వత్యై స్వాహ స్వాహ భూష్ణే భూష్ణే స్వాహ స్వాహ బృహస్పతయే బృహస్పతయే స్వాహ స్వాహాపాం అపాం మోదాయ మోదాయ స్వాహ స్వాహ వాయవే వాయవే స్వాహ స్వాహ మిత్రాయ మిత్రాయ స్వాహ స్వాహ వరుణాయ వరుణాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేది స్వాహ పృథివ్యై స్వాహ స్వాహ అంతరిక్షాయ అంతరిక్షాయ స్వాహ స్వాహ దివే దివే స్వాహ స్వాహ అగ్నయే అగ్నయే స్వాహ స్వాహ సోమాయ సోమాయ స్వాహ స్వాహ సూర్యాయ సూర్యాయ స్వాహ స్వాహ చంద్రమసే చంద్రమసే స్వాహ స్వాహాన్నే అన్నే స్వాహ స్వాహ రాత్రియై రాత్రియై స్వాహ స్వాహర్జవే రజవే స్వాహ స్వాహ సాధవే సాధవే స్వాహ స్వాహ సుక్షిత్యై సుక్షిత్యై స్వాహ సుక్షిత్యాది సుక్షిత్యై స్వాహ క్షుధే క్షుధే స్వాహ స్వాహ శిరిమ్నే ఆశిరిమ్నే స్వాహ స్వాహ రోగాయ లోకాయస్వాహ సాహ హిమాయ హిమాయస్వాహ సాహ శీతాయ శీతాయస్వాహ సాహ తపాయ ఆతపాయ స్వాహ ఆతపాయేత్యాతపాయ సాహారణ్యాయ అరణ్యాయ స్వాహ స్వాహ సువర్గాయ స్వర్గాయ స్వాహ స్వర్గాయేతి సువహాగాయ స్వాహ లోకాయ లోకాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ భో దేవానాం దేవానాం కర్మణ కర్మణాపసా అపసర్తస్య ఋతస్య మధ్యా మధ్యాసి అసి వసుభిః వసుభిర్దేవేభిః వసుభిరితి వసుభిః దేవేభిర్దేవతయా దేవతయా గాయత్రేణ గాయత్రేణ త్వా వా ఛందస ఛందసాయనగ్ని ఇనగ్ని వసంతేన వసంతేన త్వా తర్తునా ఋతునా హవిషా హవిషా దీక్షయామి దీక్షయామి రుద్రేభిః రుద్రేభిర్దేవేభిః దేవేభిర్దేవతయా దేవతయా ప్రైష్ఠుభేన ప్రైష్ఠుభేన త్వా వా ఛందస ఛందసాయనగ్ని ఇనగ్ని గ్రీష్మేణ గ్రీష్మేణ త్వా తర్తునా ఋతునా హవిషా హవిషా దీక్షయామి ఈక్షయామ్యాదిత్యేభిః ఆదిత్యేభిర్దేవేభిః దేవేభిర్దేవతయా దేవతయా జాగతేన జాగతేన త్వా వా ఛందస ఛందసాయనగ్ని ఇనగ్ని పురుషాభిః పురుషాభిస్త్వా తర్తునా ఋతునా హవిషా హవిషా దీక్షయామి ఈక్షయామి విశ్వేభిః విశ్వేభిర్దేవేభిః దేవేభిర్దేవతయా దేవతయానుష్ఠుభేన ఆనుష్ఠుభేన త్వా ఆనుష్ఠుభేనేత్యానుష్ఠుభేన త్వా ఛందస ఛందసాయనగ్ని ఇనగ్ని శరదా శరదా త్వా తర్తునా ఋతునా హవిషా హవిషా దీక్షయామి దీక్షయామ్యంగిరోభిః అంగిరోభిర్దేవేభిః అంగిరోభిరిత్యంగిరహాభిః దేవేభిర్దేవతయా దేవతయా పాంగేన పాంగేన త్వా వా ఛందస ఛందసాయనగ్ని ఇనగ్ని హేమంతశిశిరాభ్యాం హేమంతశిశిరాభ్యాం వా హేమంతశిశిరాభ్యామిది హేమంత శిశిరాభ్యాం తర్తునా ఋతునా హవిషా హవిషా దీక్షయామి దీక్షయామ్యా ఆహం అహం దీక్షా దీక్షామరుహం అరుహమృతస్య ఋతస్య పద్నీం పద్నీం గాయత్రేణ గాయత్రేణ ఛందస ఛందస బ్రహ్మణ బ్రహ్మణ చర్తం ఋతగం సత్యే సత్యేధాం అథాగం సత్యం సత్యమృతే ఋతేధాం అథామిత్యథాం మహీము ఊషు సుమాత్రామాణం సుత్రామాణమిహ సుత్రామాణమిది సూత్రామాణం ఇహ ధృతిః ధృతి స్వాహ స్వాహేహ ఇహ విధృతిః విధృతి స్వాహ విధృతి ధృతిః స్వాహేహ ఇహ రంతిః రంతి స్వాహ స్వాహేహ ఇహ రమతిః రమతి స్వాహ స్వాహేతి స్వాహ ఈంకారాయ స్వాహ ఈంకారాయేతీంకారాయ స్వాహేంకృతాయ ఈంకృతాయ స్వాహ ఈంకృతాయేతీంకృతాయ స్వాహ క్రందతే క్రందతే స్వాహ స్వాహ అవక్రందతే అవక్రందతే స్వాహ అవక్రందదైత్యమాక్రందతే స్వాహ ప్రోథతే ప్రోథతే స్వాహ స్వాహ ప్రప్రోథతే ప్రప్రోథతే స్వాహ ప్రప్రోథత ఇది ప్రప్రోథతే స్వాహ గంధాయ గంధాయ స్వాహ స్వాహ ఘాతాయ ఘాతాయ స్వాహ స్వాహ ప్రాణాయ ప్రాణాయ స్వాహ ప్రాణాయేతి ప్రాణాయ స్వాహ వ్యానాయ వ్యానాయ స్వాహ వ్యానాయేతి వీనాయ స్వాహ పానాయ అపానాయ స్వాహ అపానాయేత్యపానాయ స్వాహ సందీయమానాయ సందీయమానాయ స్వాహ సందీయమానాయేతి సందీయమానాయ స్వాహ సంవితాయ సంవితాయ స్వాహ సంవితాయేతి సంవితాయ స్వాహ విశృత్యమానాయ విశృత్యమానాయ స్వాహ విశృత్యమానాయేతి విశృత్యమానాయ స్వాహ విశృతాయ విశృతాయ స్వాహ విశృతాయేతి విశృతాయ స్వాహ పరాయిష్యమాణాయ పరాయిష్యమాణాయ స్వాహ స్వాహ పలాయితాయ పలాయితాయ స్వాహ స్వాహోపరగ్రస్యతే ఉపరగ్రస్యతే స్వాహ ఉపరగ్రస్యత ఇత్యుపరగ్రస్యతే స్వాహోపరతాయ ఉపరతాయ స్వాహ ఉపరతాయేత్యుపరతాయ స్వాహ నివేక్ష్యతే నివేక్ష్యతే స్వాహ నివేక్ష్యత ఇది నివేక్ష్యతే స్వాహ నివిషమానాయ నివిషమానాయ స్వాహ నివిషమానాయేతి నివిషమానాయ స్వాహ నివిష్టాయ నివిష్టాయ స్వాహ నివిష్టాయేతి నివిష్టాయ స్వాహ నిషత్స్యతే నిషత్స్యతే స్వాహ నిషత్స్యత ఇది నిషత్స్యతే స్వాహ నిషీదతే నిషీదతే స్వాహ నిషీదత ఇది నిషీదతే స్వాహ నిషణ్ణాయ నిషణ్ణాయ స్వాహ నిషణ్ణాయేతి నిసన్నాయ స్వాహాశిష్యతే ఆశిష్యతే స్వాహ స్వాహాసీనాయ ఆసీనాయ స్వాహ స్వాహాసితాయ ఆసితాయ స్వాహ స్వాహ నిపత్స్యతే నిపత్స్యతే స్వాహ నిపత్స్యతేతి నిపత్స్యతే స్వాహ నిపద్యమానాయ నిపద్యమానాయ స్వాహ నిపద్యమానాయేతి నిపద్యమానాయ స్వాహ నిపన్నాయ నిపన్నాయ స్వాహ నిపన్నాయేతి నిపన్నాయ స్వాహ శయిష్యతే శయిష్యతే స్వాహ స్వాహ శయానాయ శయానాయ స్వాహ స్వాహ శయితాయ శయితాయ స్వాహ స్వాహ స్వాహ సమ్మీలిష్యతే సమ్మీలిష్యతే స్వాహ సమ్మీలిష్యత ఇది సమ్మీలిష్యతే స్వాహ సమ్మీలతే సమ్మీలతే స్వాహ సమ్మీలత ఇది సమ్మీలతే స్వాహ సమ్మీలితాయ సమ్మీలితాయ స్వాహ సమ్మీలితాయేతి సమ్మీలితాయ స్వాహ స్వప్స్యతే స్వప్స్యతే స్వాహ స్వాహ స్వపదే స్వపదే స్వాహ స్వాహ సుప్తాయ సుప్తాయ స్వాహ స్వాహ ప్రభోత్స్యతే ప్రభోత్స్యతే స్వాహ ప్రభోత్స్యత ఇది ప్రభోత్స్యతే స్వాహ ప్రబుధ్యమానాయ ప్రబుధ్యమానాయ స్వాహ ప్రబుధ్యమానాయేతి ప్రబుధ్యమానాయ స్వాహ ప్రబుద్ధాయ ప్రబుద్ధాయ స్వాహ ప్రబుద్ధాయేతి ప్రబుద్ధాయ స్వాహ జాగరిష్యతే జాగరిష్యతే స్వాహ స్వాహ జాగ్రతే జాగ్రతే స్వాహ స్వాహ జాగరితాయ జాగరితాయ స్వాహ స్వాహ శుశ్రూషమాణాయ శుశ్రూషమాణాయ స్వాహ స్వాహ శృణ్వదే శృణ్వదే స్వాహ స్వాహ శ్రుతాయ శ్రుతాయ స్వాహ స్వాహ వీక్షిష్యతే వీక్షిష్యతే స్వాహ వీక్షిష్యతే ఇది వీక్షిష్యతే స్వాహ వీక్షమాణాయ వీక్షమాణాయ స్వాహ వీక్షమాణాయేతి వీక్షమాణాయ స్వాహ వీక్షితాయ వీక్షితాయ స్వాహ వీక్షితాయేతి వీక్షితాయ స్వాహ సగంహాస్యతే సగంహాస్యతే స్వాహ సగంహాస్యత ఇది సంహాస్యతే స్వాహ సంజిహానాయ సంజిహానాయ స్వాహ సంజిహానాయేతి సంజిహానాయ స్వాహోజ్జిహానాయ ఉజ్జిహానాయ స్వాహ ఉజ్జిహానాయేతి దర్జిహానాయ స్వాహ వివక్ష్యతే వివక్ష్యతే స్వాహ వివక్ష్యత ఇది వివక్ష్యతే స్వాహ వివర్తమానాయ వివర్తమానాయ స్వాహ వివర్తమానాయేతి వివర్తమానాయ స్వాహ వివృత్తాయ వివృత్తాయ స్వాహ వివృత్తాయేతి వివృత్తాయ స్వాహోత్స్యతే ఉత్స్యతే స్వాహ ఉత్స్యత ఇస్థాస్యతే స్వాహోత్తిష్టతే ఉత్తిష్టతే స్వాహ ఉత్తిష్టతిష్టతే స్వాహోత్థితాయ ఉత్థితాయ స్వాహ ఉత్థితాయేతిస్థితాయ స్వాహ విధవిష్యతే విధవిష్యతే స్వాహ విధవిష్యత ఇది విధవిష్యతే స్వాహ విధోన్మానాయ విధోన్మానాయ స్వాహ విధోన్మానాయేతి విధోన్మానాయ స్వాహ విధూతాయ విధూతాయ స్వాహ విధూతాయేతి విధూతాయ స్వాహో ఉత్క్రగస్యతే ఉత్క్రగస్యతే స్వాహ ఉత్క్రగస్యతేగస్యతే స్వాహోత్క్రామతే ఉత్క్రామతే స్వాహ ఉత్క్రామతేక్రామతే స్వాహోత్క్రాంతాయ ఉత్క్రాంతాయ స్వాహ ఉత్క్రాంతాయేక్రాంతాయ స్వాహ సంక్రమిష్యతే సంక్రమిష్యతే స్వాహ స్వాహ సంక్రమ్యమాణాయ సంక్రమ్యమాణాయ స్వాహ స్వాహ సంక్రమితాయ సంక్రమితాయ స్వాహ స్వాహ కండోయిష్యతే కండోయిష్యతే స్వాహ స్వాహ కండూయమానాయ కండూయమానాయ స్వాహ స్వాహ కండోజితాయ కండోజితాయ స్వాహ స్వాహ నికషిష్యతే నికషిష్యతే స్వాహ నికషిష్యతే ఇది నికషిష్యతే స్వాహ నికషమాణాయ నికషమాణాయ స్వాహ నికషమాణాయేతి నికషమాణాయ స్వాహ నికషితాయ నికషితాయ స్వాహ నికషితాయేతి నికషితాయ స్వాహాయత్ యదత్తి అతిరస్మై తస్మై స్వాహ స్వాహాయత్ యద్విపతి పిబతి తస్మై తస్మై స్వాహ స్వాహాయత్ యం మేహతి మేహతి తస్మై తస్మై స్వాహ స్వాహాయత్ యక్షకృత్ షకృత్ కరోతి కరోతి తస్మై తస్మై స్వాహ స్వాహా రేతసే రేతసే స్వాహ స్వాహ ప్రజాభ్య ప్రజాభ్య స్వాహ ప్రజాభ్యేది ప్రజాభ్య స్వాహ ప్రజననాయ ప్రజననాయ స్వాహ ప్రజననాయేది ప్రజననాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ అగ్నయే స్వాహ స్వాహ వాయవే వాయవే స్వాహ స్వాహ సూర్యాయ సూర్యాయ స్వాహ స్వాహర్తం ఋతమసి అసి ఋతస్య ఋతస్యర్థం ఋతమసి అసి సత్యం సత్యమసి అసి సత్యస్య సత్యస్య సత్యం సత్యమసి అసి ఋతస్య ఋతస్య పంథాః పంథా అసి అసి దేవానాం దేవానాం ఛాయా ఛాయామృతస్య అమృతస్య నామ నామగత తత్సత్యం సత్యం యత్ యత్త్వం త్వం ప్రజాపతిః ప్రజాపతిరసి ప్రజాపతిరిది ప్రజాపతిః అస్యధి అధియత్ యదస్మిన్ అస్మిన్ వాజిని వాజినీవ ఇవ శుభ శుభ స్పర్ధంతే స్పర్ధంతే దివ దివ సూర్యేణ సూర్యేణ విష విషోప అపోవృణాన వృణాన పవదే అపదే కవ్యన్ కవ్యం పశుం పశున్న గోపా గోపా ఇవ్య గోపా ఇది గోపా ఇవ్య పరిజ్మా పరిజ్మేది పరిజ్మా ఓం సప్తమకాండే ప్రథమ ప్రశ్న సమాప్తః ఓం.